త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్ సారాంశ పుష్పం. ఈ ఉపనిషత్ ధ్యేయము లక్ష్యము, ఈ ఉపనిషత్తులో పరమతత్వ రహస్యమును అర్థం చేసుకొనుటకు అపరిమిత అఖండ పరబ్రహ్మమును కొలత బద్ధత లేని నాలుగు పాదములుగా కల్పించబడినది. మొదటిది క్రిందదేన అవిద్యాపాదమందు అండపిండ బ్రహ్మాండములన్నీ ప్రకటితమైనవి. ఇతరములైన విద్య, ఆనంద, తురియ పాదత్రయము సర్వాతీత మోక్షస్థానము. మూడు పాదములు విభూతిగా కలిగిన పరమపురుషుడు త్రిపాద్విభూతి మహానారాయణుడు. వస్తు జాలమంతా ఆకాశము, స్పెస్ ఎందే ఉన్నా ఆకాశము వాటిచే స్పృశించబడదు. అట్లే త్రిపాద్విభూతి మహానారాయణుడు తానే దృశ్య కోటి అగుచూ దానికి అతీతముగా ఉన్నాడు. అదే ప్రతి జీవుని, ప్రతి వస్తువు యొక్క వాస్తవ పరమతత్వస్వరూపము అని ఈ ఉపనిషత్తుచే నిరూపించబడినది. ఈ ఉపనిషత్ అధ్యయనము చేత అధ్యాయకి అవిద్యాస్థితులలో భ్రమణము చేయుచున్న తన మతిని మహానారాయణ పదమునకు చేర్చి లయింపచేయును. ఒకటవ అధ్యాయము బ్రహ్మమునందు నాలుగు పాదముల స్వరూప నిరూపణము. చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు బహుకాలము తీవ్ర తపస్సు చేయగా మహావిష్ణువు ప్రత్యక్షమయ్యెను. అప్పుడు బ్రహ్మ పరిప్రశ్నించెను, భగవాన్ పరమతత్వరహస్యమును నాకు వివరించుము అని. ఫండమెంటాల్లీ వాట్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆట్ కోర్. బ్రహ్మదేవుడు సర్వజ్ఞుడైన మహావిష్ణువును ప్రార్థన చేయును. ప్రసన్నుడైన మహావిష్ణువు దేవదర్శి అని చెప్పబడు అథర్వ వేద శాఖలోని పరమతత్వరహస్యము అని చెప్పబడు అథర్వణ మహానారాయణ ఉపనిషత్తులో గురు శిష్య సంవాదము చెప్పనారంభించెను. పూర్వము పరమతత్వరహస్యమైన స్వస్వరూప జ్ఞానముచే మహాత్ములు అందరూ బ్రహ్మభావము పొందినారు. దానిని శ్రవణము చేయటచే సర్వబంధములు సమూలముగా నశించును. బ్రహ్మము ఇట్టిది అనగా భూత భవిష్యత్ వర్తమానము అను మూడు కాలములచే బాధించబడనిది బ్రహ్మము. సర్వకాలముచే స్పృశించబడనిది బ్రహ్మము. సగుణ నిర్గుణ స్వరూపము బ్రహ్మము. ఆదిమధ్యాంతరహితము బ్రహ్మము. సర్వము కూడా నిక్కముగా బ్రహ్మమే. మాయాతీతము గుణాతీతము బ్రహ్మము. అనంతము అప్రమేయము అఖండము పరిపూర్ణము బ్రహ్మము. అద్వితీయము పరమానందము శుద్ధ బుద్ధము అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ముక్తము సత్యస్వరూపము సర్వవ్యాపకము అభిన్నము అపరిచ్ఛిన్నము బ్రహ్మము. సచ్చిత్ ఆనంద స్వప్రకాశము బ్రహ్మము. మనస్సుకు వాక్కునకు గోచరము కానిది బ్రహ్మము. అన్ని ప్రమాణాలకు అగోచరము బ్రహ్మము. అమిత వేదాంత వేద్యము బ్రహ్మము. దేశము స్పెస్ చేత, కాలము టైం చేత, వస్తువు ఆబ్జెక్ట్ చేత పరిచ్ఛేదరహితము బ్రహ్మము. సర్వము పరిపూర్ణముగా బ్రహ్మమే అయి ఉన్నది. జాగృత్ స్వప్న సుషుప్తి అను మూడు స్థితులకు సాక్షి అయిన నాలుగవది తురియము నిరాకారము ఏకము బ్రహ్మము. అద్వైతము నిర్వచింపలేనిది బ్రహ్మము. ప్రణవాత్మకము బ్రహ్మము. ప్రణవాత్మకత్వముతో చెప్పబడునది బ్రహ్మము. ప్రణవము మొదలైన అఖిల మంత్రాత్మకము బ్రహ్మము. పాదచతుష్టయాత్మకము బ్రహ్మమ. బ్రహ్మమునకు ఆ నాలుగు పాదములు ఏవి అనగా అవిద్యాపాదము, సువిద్యాపాదము, ఆనందపాదము, తురియపాదము అనునవి. నొట్టి పాదము అనునది ఒక కల్పిత విభాగము, అనిర్వచనీయము, అనిర్దేశ్యము అయిన బ్రహ్మము యొక్క పూర్ణత్వమును అర్థం చేసుకొనుటకు గురువు ముందుగా ఒక విధమైన విభజన కల్పించుచున్నాడు. అవిద్యాపాదము ప్రథమ పాదము, విద్యాపాదము రెండవది, ఆనందపాదము మూడవది, తురియపాదము నాలుగవది. మూల అవిద్య ప్రథమ పాదమందు ఉండును, మరే పాదమునందు ఉండదు. నేను పరిమితుడను అను దృఢభావమునకు కారణము మూల అవిద్య. విద్య ఆనంద తురియ అంశలు అన్నీ మిగిలిన మూడు పాదములందు వ్యాపించి ఉండును. ఆయా ప్రాధాన్యములచే ఆయా మిగిలిన మూడు పాదములు నిర్దేశింపబడినవి. నిజానికి ఏ భేదము లేదు. క్రింద ఒక పాదము అనగా అవిద్యాపాదము అవిద్యచేత వేరుగా ఉన్నది. పైన మూడు పాదములు శుద్ధ బోధ ఆనంద లక్షణము అమృతము అగును. అందు మధ్యమ పాదము, ఆనంద పాదము, మధ్య ప్రదేశమున అమిత తేజో ప్రవాహ ఆకారమున నిత్య వైకుంఠమై ప్రకాశించును. అది తద్బ్రహ్మము, నిర్వచింపలేనిది, నిర్దేశింపలేనిది, అఖండ ఆనంద ఏకరసాత్మకము అయినది. ఏ విధముగా అయితే సూర్యమండల అంతర్గతుడై ఆ సూర్యనారాయణుడు ఉన్నాడో అమిత అపరిచ్ఛిన్న అద్వైత పరమానంద లక్షణ తేజోరాశి అంతర్గత ఆదినారాయణుడు ఆ విధముగా ప్రకాశించుచుండును. అతడే తురియ బ్రహ్మము, అతడే విష్ణువు, అతడే పరమేశ్వరుడు, అతడే మాయాతీతుడు. అటువంటి వానిని ఎవరు తెలుసుకునెదరో ఆ ప్రయత్నశీలుడు ఈ ఉపాసనచే ఆ మహానారాయణుడి సాయుజ్యము పొందును అని చెప్పబడెను. ఇది నిస్సంశయము అని ఈ ఉపనిషత్తుచే ప్రకటించబడెను. 2వ అధ్యాయము బ్రహ్మమునందు సాకార నిరాకార స్వరూప నిరూపణం. శిష్యుడు గురువుని పరిప్రశ్నించెను. ఆ వైకుంఠమునకు, నారాయణునకు నిత్యత్వము చెప్పబడినది. అతడే తురియము అని చెప్పబడెను కదా. వైకుంఠము సాకారము మరియు నారాయణుడు సాకారుడు. కాని తురియము నిరాకారము. అట్లే సాకారము అనిత్యము, నిరాకారము నిత్యము అని శ్రుతులచే చెప్పబడుచున్నది. మరి ఎందుచేత సాకారమైన వైకుంఠమునకు, నారాయణునకు నిత్యత్వము చెప్పబడినది? వైకుంఠమునకు మరియు నారాయణునకు కూడా నిత్యత్వమే ఉచితము అనునది సత్యమే అని గురువు అనిత్యత్వమును పరిహరించుచున్నాడు. సాకారుడు 2 విధములు. 1 ఉపాధి సహితుడు, 2 ఉపాధి రహితుడు. నారాయణుని ఉపాధి సహిత సాకారము కారణకార్యజాలము, కౌజ్ అండ్ ఇఫెక్ట్ సిస్టమ్ నారాయణుని సాకార అవిద్య ఉపాధి. అది బ్రహ్మము యొక్క ఒక్క అవిద్యా పాదమునందే కలదు, ఇతర 3 పాదములందులేదు. కనుక సమస్త అవిద్యయు ఉపాధి సహిత సాకారుడు. అతడు అవయవ సహితుడే. అవయవ సహితము వలన అవశ్యం అనిత్యమే అగును. నారాయణుని ఉపాధిరహిత సాకారము ఉపాధిరహిత సాకారమునకు అవయవరహితము వలన స్వాధికం, తనకంటే మించినది, వేరేనది కూడా లేనిదిగానే నిరూపించబడినది. బ్రహ్మవిద్య సాకారము, ఆనంద సాకారము, అభయాత్మక సాకారము ఉపాధిరహిత సాకార విధములు. విద్యా ప్రాధాన్యముచే మహానారాయణుడు విద్యా సాకారుడు. ఆనంద ప్రాధాన్యముచే మహానారాయణుడు ఆనంద సాకారుడు. ఉభయ ప్రాధాన్యములచే మహానారాయణుడు అభయాత్మక సాకారుడు. ప్రాధాన్యముచే మాత్రమే ఇక్కడ భేదము. వస్తుతత్వము పరంగా ఏ భేదము లేదు అని చెప్పబడెను. శిష్యుడు గురువుని పరిప్రశ్నించెను. అఖండ అద్వైత పరమానంద లక్షణుడైన పరబ్రహ్మకు సాకార నిరాకారములు అనునవి విరుద్ధ ధర్మములు కదా. విరుద్ధ అభయాత్మకత్వము ఎట్లు పొసుగును? నారాయణుని సాకార నిరాకార అభయాత్మకము ఏ విధముగా సర్వగతుడైన నిరాకారుడైన మహావాయువు మరియు ఆ మహావాయుదేవునకు ప్రాకృతికమైన విడదీయలేని స్పర్శ కలిగించుట అను ప్రసిద్ధమైన సాకార గుణమునకు అభేదము వలే అదే విధముగా పరబ్రహ్మ సర్వాత్మకమునకు సాకార నిరాకార భేద విరోధము లేదు. వివిధ విచిత్ర అనంత శక్తులు కలిగిన పరబ్రహ్మ యందు స్వరూపజ్ఞానముచే విరోధము లేదు. దాని అభావమునందు అనగా అజ్ఞానముచేతనే అంత అనంత విరోధము కలుగును. సర్వపరిపూర్ణుడైన పరబ్రహ్మ యొక్క పరమార్థమునకు సాకారము కాకుండా కేవల నిరాకారత్వం మాత్రమే అభిమతమైనచో అప్పుడు కేవల నిరాకారమైన భౌతికమైన ఆకాశమునకు వలే పరబ్రహ్మకు కూడా జడత్వము ఆపాదించబడును. కావున పరబ్రహ్మ పరమార్థతకు సాకార నిరాకారములు స్వభావసిద్ధములు. అద్వైత పరమానంద లక్షణుడైన ఆదినారాయణునకు స్వేచ్ఛానుసారముగా ఉన్మేష నిమేషములుచే కనురెప్పలు తెరుచుట మూయిటచే మూల అవిద్య ఉదయస్థితి లయములు కలుగుచున్నవి. అవిద్య ఆవిర్భావ క్రమము అప్పుడప్పుడు ఆత్మరాముడైన అఖిల పరిపూర్ణుడైన ఆదినారాయణునకు స్వేచ్ఛానుసారముగా ఉన్మేషము కనురెప్పలు తెరుచుట కలుగును. దాని నుండి పరబ్రహ్మ యొక్క క్రింది అవిద్య పాదమునందు సర్వకారణములందు మూల కారణమైన అవ్యక్త ఆవిర్భావము మూల ప్రకృతి కలుగును. మూల ఆవిర్భావ అవ్యక్తము నుండి మూల అవిద్య ఆవిర్భావముగును. అవిద్య అంతే అజ్ఞానము కాదు. సృష్టిక్రమ నియమ జ్ఞానము అవిద్య. దాని మూల అవిద్య నుండి సహా తతది అను పరబ్రహ్మ సూచిక శబ్దవాచిక చిత్రమైన వర్ణములు గుణములు గల బ్రహ్మ విద్య ఆవిర్భవించును. దాని నుండి మహత్తు మహత్తులో అహంకారము అహంకారము నుండి పంచ తన్మాత్రలు పంచ తన్మాత్రల నుండి పంచ మహాభూతములు పంచ మహాభూతముల నుండి బ్రహ్మము యొక్క ఒక పాదము వ్యాప్తమై ఒక అవిద్య అండము జనించును. అక్కడ అండము రూపమున సత్యముగా గుణాతీతుడు శుద్ధసత్వమయుడు లీల అనే గృహము కలిగిన నిరతిశయ సాటిలేని ఆనందలక్షణ మాయ అనే ఉపాధి కలిగిన నారాయణుడు ఉన్నాడు. అతడు అనంతకోటి బ్రహ్మాండములు ఉత్పత్తి స్థితి లయములు చేయవాడు. అఖిల కార్యకారణజాలమునకు మూల కారణభూతుడు మహామాయకు అతీతుడు తురియుడు పరమేశ్వరుడు. అతని నారాయణుడు నుండి స్థూల విరాట్ స్వరూపుడు జనించును. అతడు సర్వకారణ మూల విరాట్ స్వరూపుడు అగును. ఆ విరాట్టు అనంతమైన శిరములు కన్నులు చేతులు పాదములు చెవులు కలిగిన పరమ పురుషుడు. అతడు సర్వము ఆవరించి ఉండును. ఆ విరాట్టు జ్ఞాన బల ఐశ్వర్య శక్తి తేజస్వరూపుడు అయి ఉన్నాడు. వివిధ విచిత్ర అనంత జగత్ ఆకార రూపుడై ఉన్నాడు. అతడు సమస్త అవిద్య అండ వ్యాపకుడై ఉన్నాడు. ఇతని ఒక్కొక్క రోమకూపము నుండి అనంత కోటి బ్రహ్మాండముల స్థావరాలు జనించును. ఆయా అన్ని బ్రహ్మాండములయందు ఒక్కొక్క అండమందు ఒక్కొక్క నారాయణుడు జనించును. ఒక్కొక్క అండ నారాయణుని నుండి హిరణ్యగర్భుడు బ్రహ్మాండ విరాట్ స్వరూపము జనించును. నారాయణుని నుండి అఖిల లోక సృష్టి చేయగల ప్రజాపతులు ఏకాదశ రుద్రులు అఖిల లోకాలు ఇంద్రుడు సర్వదేవతలు ద్వాదశ ఆదిత్యులు సర్వ అష్ట వసువులు సర్వ సప్త ఋషులు అన్ని పంచభూతములు అన్ని ఛందస్సులు జనించును. కాలము అఖిల కర్మ మూర్తము మయ్యు అమూర్తము కూడా నారాయణుడే. సర్వకారణములకు మూలము సకల కార్యములకు మూలము నారాయణుడు. ఆయా ద్వంద్వ విలక్షణములు ధర్మానధర్మాలు సుఖదుఃఖాలు వేడిచలి మొదలగు ద్వంద్వములు నారాయణుడు. ఎవడు ఈ విధముగా తెలుసుకొనుచు సదా ఆ నారాయణుని ఉపాసించే ప్రయత్నశీలుడు అతడే ఆమె నారాయణుడు అగును అని చెప్పుచున్నది ఈ ఉపనిషత్. 3వ అధ్యాయము బ్రహ్మమునందు మూల అవిద్య ప్రళయ స్వరూప నిరూపణం. శిష్యుడు ఈ విధముగా అడిగెను, ప్రపంచము యొక్క ఉత్పత్తి క్రమము ఏ విధంగా జరిగినది? విశేషించి వివరించుము. దాని యొక్క తత్వమును తెలుసుకొనవలెనని కోరిక కలిగియున్నాను. ఈ విధంగా అనాదిగా కనబడుచున్న సర్వ ప్రపంచము నిత్యమా అనిత్యమా అనే సంశయము కలుగుచున్నది. ప్రపంచము కూడా రెండు విధములు, ఒకటి విద్యా ప్రపంచము రెండు అవిద్యా ప్రపంచము. కాని విద్యా ప్రపంచమునకు నిత్యత్వము సిద్ధమే. ఎట్లనగా? నిత్య ఆనందచిత్ విలాసాత్మకత్వము చేత మరియు శుద్ధ బుద్ధ ముక్త సత్య ఆనంద స్వరూపము చేత. అవిద్యా ప్రపంచమునకు నిత్యత్వమా అనిత్యత్వమా అనున్నది ఎట్లనగా? ప్రవాహము కంటిన్యూటీ చేత నిత్యత్వము లక్షణమని కొందరు చెప్పుదురు. అది ప్రళయములు వినబడుటచేత అనిత్యత్యము లక్షణమని ఇంకొందరు చెప్పుదురు. ఈ రెండు లక్షణములు కుదరవు. మరి అది ఎట్లనగా? అవిద్యా విలాసముచేత సర్వము కూడా సంకోచము కోంట్రాక్షన్ మరియు వికాసము ఎక్స్పాన్షన్ కలిగిన మహామాయా విలాసాత్మకమే. ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్ ద యూనివర్స్ ఈజ్ ఎక్స్ప్లెండాస్ ప్లెఫుల్ ప్రొజెక్షన్ విద్ ఇన్ ద అబ్సొల్యూట్ కాన్షియస్నెస్ బై వర్చ్యూ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాయ. అది ఎట్లు అనగా, బ్రహ్మము ఏకమే, అది అద్వితీయము. ఇక్కడ ఏది కొంచెమైనను నానా రకములుగా లేదు. బ్రహ్మమునకు వ్యతిరిక్తమైనది సర్వము బాధితమే, అనగా ప్రపంచము బ్రహ్మమునకు వేరుగా ఉన్నది అని అనినచో బ్రహ్మము యొక్క ఏకత్వ అద్వితీయ లక్షణమునకు పొసగదు. బ్రహ్మము సత్యం, జ్ఞానం, అనంతం. సత్యమే ఏది ఉన్నదో అదే పరబ్రహ్మము. ఆ బ్రహ్మమునందు చిత్ విలాస మూల అవిద్య ఉపసంహార ద ఆక్ట్ ఆఫ్ విత్డ్రోయింగ్ క్రమము ఎట్టిదనగా, 4000 యుగములు బ్రహ్మకు, హిరణ్య గర్భునకు ఒక పగలు అగును, అదే కాల ప్రమాణము మరలా ఒక రాత్రి అగును. బ్రహ్మమానము ప్రకారము ఒక్క పగలు రాత్రి దినములో సత్యలోకము వరకు అన్ని లోకములకు ఉదయస్థితి లయములు జరుగును. బ్రహ్మమానము ప్రకారము 100 సంవత్సరములు బ్రహ్మ యొక్క స్థితి కాలము, మరల 100 సంవత్సరములు అతనికి ప్రళయము. స్థితి అంత్యమునందు అండ విరాట్ పురుషుని స్వ అంశమైన హిరణ్య గర్భుని యందు ప్రపంచము ప్రవేశించును. హిరణ్య గర్భునకు కారణమైన పరమాత్ముని అనగా అండ పరిపాలకుడైన నారాయణుని చేరుకొనును. అప్పుడు జీవులు అందరూ ప్రకృతిలో లీనమగుదురు. ప్రళయమందు సర్వశూన్యము అగును. అవిద్యా ప్రపంచము అండ పరిపాలకుడైన నారాయణుని రూపముగా విరాట్ పురుషునిలో ప్రళయము అగును. విరాట్ పురుషుడు తను మాయ ఉపాధిచే ఎవరి అంశయో ఆ అవిద్యాండ ఆదినారాయణునిలో లీనమగును. అప్పుడు తన విలాసమైన క్రీడ వంటి మూల అవిద్య మహామాయా విశేషణ విశేషితమైన పరమ సూక్ష్మ మూల కారణమైన అవ్యక్తమును చేరును. అవ్యక్తము బ్రహ్మమందు చేరును. ఆ విధముగా మాయా ఉపాధికుడైన ఆదినారాయణుడు స్వస్వరూపమును పొందును. సర్వజీవులు స్వస్వరూపమును పొందుదురు. స్ఫటికము జపా పుష్పము సన్నిధానములో ఎవెగా కనిపించును, అది లేనప్పుడు శుద్ధ స్ఫటికముగా ఉండును. అట్లే నిర్గుణమైన బ్రహ్మమునకు కూడా స్వకీయ మాయా ఉపాధి వశముచే గుణములు భేదములు కలిగినట్లు ప్రతీతి కలుగును. మాయా ఉపాధి విలీనమైనచో నిర్గుణ అవయవరహితముగా ప్రతీతి కలుగును అనునది ఉపనిషత్వచనము. 4వ అధ్యాయము మహామాయా అతీత అఖండ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణ పరమతత్వ స్వరూప నిరూపణం. మాయా ఉపాధి విలీనమైన అవిద్యాపాదము నిర్విశేషం నిర్మలం శుద్ధ బోధ ఆనంద లక్షణ కైవల్యము అగును. బ్రహ్మమునందు కల్పించిన 4 పాదములు నిర్విశేషం అగును, అనగా ఆ 4 పాదములు కూడా సమము అగును. కల్పిత 4 పాదముల అభేదముచేత బ్రహ్మము అఖండ లక్షణ అనంత పరిపూర్ణ సచ్చిత్ ఆనంద స్వప్రకాశము అగును అని సిద్ధాంతము. పాదచతుష్టయాత్మకం బ్రహ్మ అందు 1 అవిద్యాపాదము, 3 పాదములు అమృతం అగును. మరొక దృక్పథములో బ్రహ్మము 3 పాదములు విలక్షణములు కలది కైవల్యము శాశ్వతము పరము అనునవి. ఋషివాక్యం ఆ మహత్తరమైన పురుషుని నేను తెలుసుకున్నాను, ఆదిత్య వర్ణముతో తమస్సుకు పరమై ఉన్నాడు, అతనిని తెలుకున్నవాడే విద్వాంసుడు, ఇక్కడ అమృతుడు మృత్యువు దాటినవాడు అగును. మోక్షమార్గముకు వేయుక దారి లేదు. తమస్సు శబ్దముచే అవిద్య చెప్పబడినది. బ్రహ్మము యొక్క క్రింది అవిద్యాపాదమే విశ్వభూతములన్నీ, దానితో విశ్వమంతయు ఆక్రమించి ఉండును. అతడు అసనము రయము మరియు అనసనము ప్రాణము రూపమున ప్రకటితమై ఉండును. బ్రహ్మము యొక్క పైన 3 పాదములు దివ్యాకాశమునందు అమూతమై ఉన్నవి. విద్య ఆనంద తురియ అని చెప్పబడు 3 పాదములు అమూతమై ఉన్నవి. ఆ 3 పాదముల పైన ఊర్ధ్వముగా పురుషుడు ఉండును. ఆత్మరాముడైన ఆది నారాయణుని యొక్క ఉన్మేష నిమేషముల స్వరూపము. పరాక్ బాహ్య దృష్టిచే స్వస్వరూప చింతనమే ఉన్మేషము, కనురెప్ప తెరవటం వంటిది. ప్రత్యక్ అంతర దృష్టిచే స్వస్వరూప చింతనమే నిమేషము, కనురెప్ప మూయటం వంటిది. అవిద్యాస్థితి ఉన్మేషకాలమందు ఉండును. నిమేషకాలమందు దానికి ప్రళయము జరుగును. ఉన్మేషకాలమందు కార్య కారణ ఉపాధి భేదములచేత జీవ ఈశ్వర భేదం కూడా కనిపించును. కార్య ఉపాధి కలిగినవాడు ఈ జీవుడు, కారణ ఉపాధి కలిగినవాడు ఈశ్వరుడు. కారణము కౌజ్ ఈశ్వరుడు, కార్యము ఇఫెక్ట్ జీవుడు మయ్యు జగత్. నోట్ కనుక అన్ని కారణములకు మూల కారణము ఈశ్వరుడే. మనం పొందే మంచి చెడు అనుభవాలకు ఇతర జీవులు కారణము అనుకున్నచో బంధము కలుగును. అట్లు కాక ఈశ్వరుడే కారణము అనే భావజాలము ముక్తికి సోపానమగును. నోట్ జీవుడు ఈశ్వరుడు రెండూ నేనే. కాలము టైం దేశము స్పెస్ కర్మ కోజసన్ చేత నేను పరిమితుడను అని అనుకున్నప్పుడు నన్ను జీవుడు అంటారు. వాటి చేత నేను పరిమితుడను కాను అని కోన్విన్స్ అయినప్పుడు నన్ను ఈశ్వరుడు అంటారు. మహామాయ విలాసము ఈశ్వరుని మహామాయ ఆయన అజ్ఞానుసారము వర్తించును, ఆయన సంకల్పమును అనుసరించును. ఆ మహామాయ మహావిష్ణువుకు క్రీడ, లీల, శరీర రూపిణి, బ్రహ్మాదులకు కూడా అగోచరము. ఎవరు విష్ణువునే భజించుదురో వారే ఆ మహామాయను తరింతురు. ఇతరులు ఏ విధమైన వివిధ ఉపాయముల చేత కూడా దాటలేరు. అవిద్యా కార్యములు అంతఃకరణములకు అతీతముగా బాయ్ ట్రాన్సెండింగ్ కాలమును అనుసరించి జనించును. బ్రహ్మ చైతన్యము వాటియందు అవిద్యా కార్యములందు ప్రతిబింబితం అగును. ప్రతిబింబములే జీవులు అని చెప్పబడును. బుద్ధి ఉపాధి చేత నానత్వమే కాని వేరు భేదము లేదు. అవిద్యమాన నిస్సారమైన వర్త్లెస్ అండ్ ఇన్సిగ్నిఫికాంట్ విషయ సుఖములే ఆసేముగా ఈ అసార సంసార చక్రములో సర్వ జీవులు తిరుగుచుందురు. సర్వ పరిపూర్ణుడైన నారాయణుడే స్వకీయ హేళతో స్వేచ్ఛగా ఉన్మేష నిమేషములచే ఎల్లప్పుడూ క్రీడించును. 5వ అధ్యాయము సంసార తరుణ ఉపాయ కథన ద్వారా పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం. వర్షాకాల ప్రారంభమునందు ఏ విధముగా కప్పలు మొదలైనవి ఉద్భవించునో ఆ విధముగా పూర్తిగా నశించిన అవిద్య ఆదినారాయణుని ఉన్మేష కనురెప్పలు తెయచుట కాలములో మరలా అదయించుట జరుగును. జన్మ జన్మ దుష్కర్మ వాసన బలముచేత దృఢతరమైన దేహాత్మ దేహమే నేను భ్రమ కలుగును. దేహ ఆత్మ వివేకము కలుగదు. వాసన బలము చేత సంసారమునందే ప్రవృత్తి కలుగుచున్నది. దాని నివృత్తికి ఉపాయము తోచుటలేదు. తత్ బ్రహ్మము యొక్క స్వరూప జ్ఞాన అభావము వలన బంధము ఎట్టిది, మోక్షము ఎట్టిది అను విచార అభావము వలన, అజ్ఞాన ప్రాబల్యము వలన, భక్తి జ్ఞాన వైరాగ్య అభావము వలన బ్రహ్మసుఖము పొందవలెనను ప్రవృత్తి కలుగదు. అసత్ సంసారము నుండి తరించు ఉపాయము ఎట్లు అనగా సత్కర్మ వలన సత్పురుషుల సాంగత్యము కలుగును. దాని వలన విధి నిషేధముల వివేకము కలుగును. దానితో సదాచార ప్రవృత్తి కలుగును. సదాచారము వలన అఖిల పాపక్షయము కలుగును. దాని వలన అంతఃకరణము అతి విమలము అగును. అందుచే సద్గురు కటాక్షమును అంతఃకరణము కోరుకొనును. అప్పుడు భగవంతుని కథాశ్రవణ ధ్యానాదులయందు శ్రద్ధ కలుగును. దానిచేత హృదయ స్థితమై అనాదిగా ఉన్న దుర్వాసన గ్రంథి సార్కోలోజికల్ బ్లోక్ వినాశము అగును. సద్గురు కటాక్ష లేస విశేషముచే అచిరకాలములోనే తత్వజ్ఞానము కలుగును. గురువు ఉపదేశము లేకుండా శతకోటి కల్పములకు కూడా తత్వజ్ఞానము కలుగదు. సర్వసిద్ధులు సిద్ధించును, సర్వబంధములు బాగుగా నశించును. శ్రేయస్సులు మరియు విఘ్నములు సర్వము వాటి పట్ల ఆసక్తి ప్రళయము చెందును. అప్పుడు హృదయ స్థితములైన సర్వకామములు వినాశమగును. పరమాత్మ దర్శన భావము ప్రకటితమగును. అప్పుడు దృఢతరమైన వైష్ణవీ భక్తి జనించును. అంతట వైరాగ్యము కలిగి బుద్ధిలో విజ్ఞాన ఆవిర్భావమగును. అభ్యాసము వలన ఆ జ్ఞానము క్రమేణా పరిపక్వమగును. పక్వమైన విజ్ఞానము వలన జీవన్ముక్తి కలుగును. అప్పుడు శుభ అశుభ కర్మలు అన్నీ వాసనలతో సహా నశించును. సర్వజగములు నారాయణమయములుగా భాసించును. నారాయణునికి వ్యతిరిక్తము కొంచెమైనా లేదు అని గ్రహించి ఉపాసకుడు సర్వత్రా విహరించును. ఈ మహాపురుషునకు ఎప్పుడు దేహత్యాగ ఇచ్ఛ కలుగునో అప్పుడు వైకుంఠవాసులు అందరూ వచ్చెదరు. భగవంతుని ధ్యానపూర్వకముగా హృదయ కమలము యందు వ్యవస్థితమైన ఆత్మను తన అంతరాత్మను బాగుగా చింతించుచు హంస మంత్రమును సోహం ఉచ్చరించుచు బాగుగా మనస్సును నిరోధించి మయు దేహములో పైకి చరించు వాయువుతో సహా ఓంకారముతో ప్రాణవార్థమును అనుసంధానము చేయుచు నెమ్మది నెమ్మదిగా బ్రహ్మరంధ్రము నుండి ప్రాణశక్తి బయటకు వెడలి ప్రాకృతమైన పూర్వదేహమును త్యజించి మంత్రమయ శుద్ధబ్రహ్మ తేజోమయ నిరతిశయ ఆనందమయ మహావిష్ణు సారూప్య విగ్రహం పరిగ్రహించును. సూర్యమండల అంతర్గతముగా నిరతిశయ ఆనందమయ అమర కాంతి నదీ ప్రవాహమును ఆకర్షించి భావనచే అక్కడ స్నానము చేసి ఆత్మపూజను చేయవలెను. తాను సాక్షాత్తు నారాయణుడే అయి తరువాత గురు నమస్కార పూర్వకముగా ప్రణవగరుడుని ధ్యానించి విశ్వక్సేన పరిపాలితుడై వైకుంఠ సమూహముతో పరివేష్టితుడై ఆకాశ మార్గమున ప్రవేశించి సత్యలోకము ప్రవేశించి బ్రహ్మను పూజించును. ఉపాసకుడు శైవుని ఈశాన కైవల్యము పొంది మహర్షి మండలములను అతిక్రమించి సూర్య చంద్రమండలములను భేదించి ధ్రువ మండలము దాటి సింసుమార ప్రజాపతి చక్రమును భేదించి వైకుంఠమును చేరును. ఇంకా పైకి వెళ్లి విరాజ నదిలో మునిగి అక్కడ సూక్ష్మ శరీరమును వదిలివేసి కేవల మంత్రమయ దివ్య తేజోమయ నిరతిశయ ఆనందమయ మహావిష్ణు స్వరూపము వంటి విగ్రహము ఆకారము పరిగ్రహించును. ఇంకా పైకి పైకి వెళ్లి తేజోమయ చిన్మయ ఆనంద పరిపాలకుడైన ఆదినారాయణుని ధ్యానించి ఆయన ఆనందతో ఇంకా పైకి పైకి వెళ్లి పంచ వైకుంఠములు అతీతముగా అష్ట విరాట్ కైవల్యం పొంది ఆ విరాట్టుని బాగుగా ఆరాధించి ఉపాసకుడు పరమానందం పొందును. 6వ అధ్యాయము పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం. బ్రహ్మాండములో నేను ఒక చిన్న విభాగము అనుభావన నుండి నాలోనే అండపిండ బ్రహ్మాండములు ఉన్నాయి అనే బ్రహ్మభావములో ఉపాసకుడు రమిస్తున్నాడు. సావరణమైన తన బుద్ధి ఇరుక్కుని ఉన్న బ్రహ్మాండమును భేదించి ప్రజ్ఞతో దాటి అంతటా పరికించి బ్రహ్మాండ స్వరూపమును నిరీక్షించి పరమార్థమున దాని స్వరూపమును బ్రహ్మజ్ఞానముచే తెలుసుకొనును. బ్రహ్మాండము కోడిగ్రుడ్డు ఆకారమున మహత్తర సమష్టి ఆకారమున ఉండును. బ్రహ్మాండము పంచ మహాభూతములచే ఆవృతమైనది. మహత్తర అహంకృతి అహంకారము మరియు తమస్సు అనే మూల ప్రకృతి చేత పరివేష్టింపబడినది. ఈ బ్రహ్మాండము నారాయణునికి ఆడుకునే బంతి వంటిది. ఈ బ్రహ్మాండము పైన మరియు చుట్టూ ఇటువంటి అనంత కోటి బ్రహ్మాండములు ప్రకాశించుచున్నవి. మహాజలాశయములో ఉండే చేపలు బుడగల అనంత సంఘముల వలె బ్రహ్మాండములు మహానారాయణునిలో భ్రమించుచున్నవి. సమస్త బ్రహ్మాండ అంతర బాహ్య ప్రపంచ రహస్యము బ్రహ్మజ్ఞానముచే తెలుసుకొని సమస్త బ్రహ్మాండ జాలమును ఉల్లంఘించి అనంత మహామాయా శక్తి సమష్టి ఆకారుడే మూల ప్రకృతికి జననియైన విద్యా లక్ష్మిని ధ్యానించి సమస్త బ్రహ్మాండ సమష్టికి జననియైన వైష్ణవి మహామాయకు హృదయములోనే నమస్కారము చేసి ఆమె అనుజ్ఞ తీసుకొని పైకి పైకి వెళ్లి మహావిరాట్ పదము పొందును. మహావిరాట్ స్వరూపము ఎటువంటిది అనగా సమస్త అవిద్యాపాద స్వరూపము విరాట్టు. విశ్వమంత కన్నులు కలిగినది, విశ్వమంత చెవులు కలిగినది, విశ్వమంత హస్తములు కలిగినది, విశ్వమంత పాదములు కలిగినది, మనస్సు వాక్కులకు అగోచరము. ఆ విరాట్టుని అనుగ్రహము పొంది మరియు ఇంకా పైకి పైకి వెళ్లి వైష్ణవి మహాయోగమాయ పదమును పొందును. ఆ పరబ్రహ్మమునకు సమస్త స్వరూప విరోధకారిణియైన అపరిచ్ఛిన్న తిరస్కరణి ఆకారమైన ఏకత్వమునకు వ్యతిరిక్తమైన లక్షణములు ప్రకటించు వైష్ణవి మహాయోగమాయ రూపము దాటి ఇంకా పైకి వెళ్లి అవిద్యాపాద వైకుంఠము ఉపాసకుడు చేరును. సావరణమైన హిడ్డన్ అవిద్యాండమును భేదించి అవిద్యాపాదము ఉల్లంఘించి విద్యా అవిద్యల సంధిలో భాసించుచున్న విశ్వక్సేన వైకుంఠపురమును పొందును. భగవత్ అనంత విభూతి విధి నిషేధ పరిపాలకుడు సర్వప్రవృత్తి సర్వహేతు నిమిత్తకుడు అఖిల అపవర్గ దేహాత్మభావన నుండి విడుదల చేయు పరిపాలకుడు అమిత విక్రముడు ఇటువంటి విశ్వక్సేనుని ధ్యానించి విద్యామయ అనంత సముద్రములను పొందును. అవి దాటి మంత్రమయ శరీరమును వదిలిపెట్టి విద్యానందమయ అమృత దివ్య శరీరమును పరిగ్రహించి నారాయణ సారూప్యమును పొందును. అమోఘమైన తన మంద కటాక్షముచే మూల అవిద్యా ప్రళయము చేయు అద్వితీయము ఏకము అనంత మోక్ష సామ్రాజ్య లక్ష్మిని ధ్యానించి శ్రీ తులసి వైకుంఠపురము పొందును. సర్వపరిపూర్ణుడైన మహావిష్ణువు యొక్క సర్వాంగములయందు విహరించు నిరతిశయ సౌందర్య లావణ్య అధిదేవతను శ్రీ సఖీ తులసి లక్ష్మిని ధ్యానించి బోధానందవనము చేరును. బోధానందవనము మధ్యలో శుద్ధ బోధ ఆనంద వైకుంఠము కలదు. తన స్వరూపముతో అవస్థితుడైన ఉపాసకుని అవలోకించి ఆదినారాయణుడు తన సింహాసనమునందు ఉపాసకుని సంస్థాపించి, నీవు బ్రహ్మము, నేను బ్రహ్మము, ఇరువురికి భేదము లేదు, నీవే నేను, నేనే నీవు అని చెప్పి ఆదినారాయణుడు అంతర్ధానమయ్యెను. 7వ అధ్యాయము పరమ మోక్ష స్వరూప నిరూపణ ద్వారా త్రిపాద్విభూతి పరమ వైకుంఠ మహానారాయణ యంత్ర స్వరూప నిరూపణం. అప్పుడు ఉపాసకుడు సర్వత్రా అవస్థితులైన బ్రహ్మానందమయములగు అనంత వైకుంఠములను అవలోకించి నిరతిశయ ఆనందసాగరుడు అగును. అక్కడ సుదర్శన వైకుంఠపురం ప్రకాశించును. దాని మధ్యలో సుదర్శన మహాచక్రం ఉన్నది. ఆ సుదర్శన మహాచక్రం చేసిన దుష్టకర్మల నుండి తరింపజేసి పాపము అను శత్రువును దాటింపజేయును. దాని యొక్క నాభిమండల సంస్థానమున అపలక్ష్యముగా టు బి అండర్స్టుడ్ బై ఇన్ఫరెన్స్ నిరతిశయ ఆనంద దివ్యతేజోరాశి ఉన్నది. దాని మధ్య సంస్థానమున ఒకేసారి ఉదయించిన అనంతకోటి రవి ప్రకాశము గల సుదర్శన పురుషుడు విరాజిల్లును. సుదర్శన పురుషుడే మహావిష్ణువు. అనంత నిరతిశయ ఆనంద సముద్రములను దాటి ఉపాసకుడు క్రమేణ అద్వైత సంస్థానమును పొందును. అద్వైత స్థానము పరమచిత్ విలాస సమష్టి ఆకారము, అక్షరము, అనిర్దేశ్యము, కూటస్థము, అచలము, ధ్రువము, దిక్కులు దేశము కాలము లేనిది. అంతరమున మయ్యు బాహ్యమున తోచుచున్నదంతా వ్యాపించి పరిపూర్ణమై ఉన్నది. దాని మధ్యలో అమిత ఆనంద చిత్రూప అచలముగా సంస్థాపితమై ఉన్నది త్రిపాద్విభూతి వైకుంఠస్థానం. అదే పరమ కైవల్యము, అదే అనంత ఉపనిషత్తులచే శోధింపబడుచున్నది పరమ వైకుంఠ నారాయణయంత్రం. దాని నిర్మాణము ఈ ఉపనిషత్తులో వర్ణించబడినది. యంత్రము చిన్మయానందము, వాక్కునకు అగోచరము, అనంత తేజోరాశి అంతర్గతము, తురీయము, తురియాతీతము, నాదబిందు కళాది ఆత్మస్వరూపము. భౌతికంగా నిర్మించుకున్న యంత్ర సూచకముగా అనిర్దేశితమైన అద్వైత పరమానంద లక్షణ ఆదినారాయణుని ధ్యానించవలెను. 8వ అధ్యాయము పరమ సాయుజ్య ముక్తి స్వరూప నిరూపణం. బ్రహ్మదేవుని ప్రశ్న. భగవాన్ మహానారాయణ, శుద్ధ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మవైన నీకు ఏ విధముగా విరుద్ధమైన సాకారమైన వైకుంఠ ప్రాసాద ప్రాకార విమానాది అనంత వస్తుభేదములు కలుగుచున్నవి? విష్ణువు ఏ విధముగా శుద్ధ సువర్ణమునకు కటకము, కంకణం, మకుటము, కిరీటము, అంగద, భుజకీర్తులు మొదలగు వాటితో భేదమున్నదో, అదే విధముగా అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మమైన నాకు సర్వద్వైతము అభివ్యక్తమే. మానిఫెస్టేషన్ బై వర్చ్యూ ఆఫ్ ఆట్రిబ్యూషన్ ఫోర్ వాల్యూ ఆడిసన్ అగుచున్నది. సర్వము నా స్వరూపమే, నాకు వ్యతిరిక్తము అనుమాత్రము లేదు. ఒక్క అవిద్యాపాదమందే అనంతకోటి బ్రహ్మాండములు ఇమిడి ఉన్నవి. బ్రహ్మము నందు చెప్పబడిన మిగిలిన పాదత్రయము విద్య, ఆనంద, తురీయ పాదములు పరమ మోక్షము, పరమ వైకుంఠము, పరమ కైవల్యము. అహం బ్రహ్మ అనే భావనతో సచ్చిత్ ఆనంద ఆత్మ ఉపాసకుడు సర్వపరిపూర్ణ అద్వైత పరమానంద పరబ్రహ్మయైన నారాయణుని యందు సచ్చిత్ ఆనంద ఆత్మకుడను నేను, జన్మలేనివాడను నేను, పరిపూర్ణుడను నేను అని ప్రవేశించును. పిమ్మట ఉపాసకుడు నిస్తరంగా అద్వైత అపార నిరతిశయ సచ్చిత్ ఆనంద సముద్రుడు అగును. కరచరణములు కాళ్ళు చేతులు మొదలగునవి కలిగిన మూర్తి విశిష్టమండలములు మొదలగునవి ఉపాసన కొరకు ఆలంబనము సపోర్ట్ చేసినచో అది సాలంబ యోగము. సర్వకామాది అంతఃకరణ వృత్తులకు సాక్షిగా ఆలంబన శూన్యముగా విదౌట్ సపోర్ట్ తత్ భావనము చేయుట నిరాలంబ యోగమా. అమానత్వము గర్వము లేకుండుట మొదలగు లక్షణ అపలక్షణములు ఏ పురుషునకు ఉన్నవో అతడే నిరాలంబ యోగమునకు అధికారి. చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు మొదలైన వారెవరికైనా కూడా విష్ణుభక్తి లేకుండా కోటి కల్పములకైనా మోక్షము లభించదు. కారణము లేనిదే కార్యము కలుగదు అన్నట్లు భక్తి లేనిదే బ్రహ్మజ్ఞానం కూడా ఎన్నటికీ కలుగదు. దేవదస్సి అని చెప్పబడు అథర్వ వేద శాఖలో గురు ఉపదేశం ద్వారా ఈ ఉపనిషత్ వ్యాఖ్యానము శ్రద్ధగా విని సమస్త పరమతత్వ రహస్యమును బాగుగా అర్థము చేసుకొని గురు అనుజ్ఞచేత క్రమేణా భక్తి నిష్ఠుడై భక్తి అతిశయముచే పూర్ణ జ్ఞానము పొంది దాని వలన అనాయాసముగా శిష్యుడు సాక్షాత్ నారాయణుడు అయ్యెను. త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్ సమాప్తము.